ಯಸ್ಯಾಭವತ್ ಭಕ್ತ ಜನಾರ್ತಿ ಹಂತು ಪಿತೃತ್ವಮನ್ಯೇ ಶ್ವಿಚಾರ್ಯ ತೂರ್ಣಂ ಸ್ತಂಭೇ ಅವತಾರಃ ತಮನನ್ಯಲಭ್ಯಂ ಲಕ್ಷ್ಮೀನೃಸಿಂಹಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿನಿಲಯಃ ಕಮಲಾಕಾಮುಕಃ ಪುಮಾನ್ ಅಭಂಗುರ ವಿಭೂತಿರ್ನ ಸ್ತರಂಗಯತು ಮಂಗಳಂ ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿತಟೀ ಸುಪ್ತಮುದ್ಬೋಧ್ಯ ಕೃಷ್ಣಂ ಪಾರಾರ್ಥ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತ ಸಿದ್ಧಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವೋಚ್ಚಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿಗಳಿತಂ ಯಾವಲಾತ್ಕೃತ್ಯ ಭುಂಕ್ತೆ ಗೋದಾತಸ್ಯೈ ನಮಿದಮಿದಂ ಭೂಯ ಏವಾಸ್ತು ಭೂಯಃ ಅನ್ನವಯಲ್ ಪುದುವೈ ಆಂಡಾಳರಂಗರ್ಕು ಪನ್ನು ತಿರುಪ್ಪಾವೈ ಪಲ್ಪದಿಯಂ ಇನ್ನಿಸಯಾಲ್ ಪಾಡಿಕೊಡುತ್ತಾಳ್ ನರ್ಪಾಮಾಲೈ ಪೂಮಾಲೈ ಸೂಡಿಕೊಡುತ್ತಾಳೆಚ್ ಸೊಲ್ಲು ಸೂಡಿಕೊಡುತ್ತ ಸುಡರ್ಹೊಡಿಯೇ ತೊಲ್ಪಾವೈ ಪಾಡಿಯರುಳವಲ್ಲ ಪಲ್ವಳೆಯಾಯ್ ನಾಡಿನಿ ವೆಂಗಡವರ್ಕು ಎನ್ನೈ ವಿಧಿಯನ್ನೈ ಇಮ್ಮಾತ್ರಂ ನಾಂ ಕಡವಾ ವಣ್ಣಮೇ ನಲ್ಹು ಗೋದಾಯೈ ನಮಃ. மார்கழி திங்கள் மதிநிறைந்த நன்னாளால் நீராடப்போது வீர் போது வினோ நேரிழையீர் சீர் மல்குமாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ மொதட்டி பாசுரம் மார்கழித் திங்கள் அனே பாசுரம். பூமாதேவி ஈ பூலோகம்லோ தமிழ பிராந்தம்லோ உன்னட்டுவண்டி ஸ்ரீவில்லிபுத்தூர் அனேட்டுவண்டி திவ்ய தேசம்லோ விஷ்ணுசித்தினி குமாரிகா அவதரிச்சாரு. బాల్యం నుండి అతని చేత శిక్షింపబడినటువంటి అండాళ్ యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆ భగవంతుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను అనే భావంతో ఉండేవారు. భగవంతుణ్ణి పెళ్లి చేసుకోవడం అనేది ఎలా అని తండ్రి గారు అడిగినప్పుడు, దాని కొరకు నేను యత్నిస్తున్నాను, దానికి తగిన ఉపాయాన్ని నేను అన్వేషిస్తున్నాను, మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అనే రకంగా ఆమె ఉండే మనిషి. భగవంతుణ్ణి ఇలా మనుష్యులు పొందిన వృత్తాంతం ఏదైనా ఉందా అని ఆలోచించినటువంటి అండాళ్ కృష్ణావతార కాలంలో గోపికాస్త్రులందరూ శ్రీకృష్ణ సాక్షాత్కారం కొరకు హేమంత ఋతువులో ధనుర్మాసంలో ఒక కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ సాక్షాత్కారాన్ని వాళ్లు పొందినటువంటి వృత్తాంతం శ్రీమద్భాగవతంలో ఉంది. దాన్ని తెలుసుకున్న అండాళ్, మనం కూడా అదేవిధంగా హేమంత ఋతువులో ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తాం, ఆ వ్రతం యొక్క చివరిలో భగవత్ సాక్షాత్కారం మనకు లభిస్తుంది, భగవంతుడు తప్పకుండా అంగీకరిస్తాడు అనే రకంగా భావనా ప్రకర్షం లేక అనుకార పద్ధతి అనేటువంటి ఒక పద్ధతిని ఆశ్రయించి అండాళ్ ఒక వ్రతాన్ని ప్రారంభం చేశారు. ఈ వ్రతం శ్రీవ్రతం, తిరుప్పావై వ్రతం అని పిలువబడుతూ ఉంది. తిరు అంటే పూజింపదగిన, పావై అంటే స్త్రీ. ఈ పూజింపదగిన స్త్రీ భూమాదేవి యొక్క అంశముగా ఉన్నటువంటి ఆండాళ్, ఆమె ఆచరించినటువంటి వ్రతం తిరుప్పావై అని పిలువబడుతూ ఉంది. ఈ వ్రతంలో ముందుగా తనను ఆండాళ్ ఒక గోపస్త్రీలాగా భావించి తమ స్నేహితురాలు అందరినీ, తమ ఊర్లో ఉండే స్నేహితురాలను ఆ గోపికా స్త్రీలాగా వాళ్లను కూడా మార్చి శ్రీవిల్లిపుత్తూరును గోకులంగా మనస్సులో అనుకొని ఒకనొక కల్పన వలన ఇలా చేసుకొని ఆమె ఒక వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు. మొదటి పాసురార్థానికి వస్తాం. ముందుగా ఈ ధనుర్మాసం యొక్క ప్రాశస్త్యాన్ని పొగుడుతూ ఉన్నారు అండాళ్. మార్గళి తింగళ్ అని అంటున్నారు. ఆహా, ఎటువంటి మాసం ఇది? ధనుర్మాసం కదా. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని గీతాచార్యుడు భగవద్గీతలో, మాసంలో నేను మార్గశీర్ష మాసంగా ఉన్నానని కృష్ణ పరమాత్మ చెప్పలేదా? అటువంటి ఉత్తమమైనటువంటి మాసం మార్గడి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. అది మాత్రం కాదు, ఈ చంద్రుడు పూర్ణంగా ప్రకాశించుచున్న పౌర్ణమి దినం. నీరాడ పొదువీర్ పొదుమినో నెరిళయీర్ అంటే ఈ మొదటి మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అని ఈ వాక్యము చేత మాసము, పక్షము, ఆ దినం, ఈ మూడిట్ను చెప్తున్నారు. ఆపూర్యమాణే పుణ్యే నక్షత్రే అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఏ కార్యాన్ని ప్రారంభం చేసినా చక్కని ఒక సుదినంలో ఆ కార్యాన్ని ప్రారంభం చేయాలి. ఆ విధంగా భగవంతునికి మిక్కిలి ప్రియమైనటువంటి మాసం, అదేవిధంగా పూర్ణ చంద్రుడు ప్రకాశించే ఆ పక్షం, ఆ ఏ రోజు ప్రారంభం చేస్తున్నారో ఆ దినం. మాసం, పక్షం, దినం మూడిట్ను ముందుగా తెలియపరుస్తున్నారు అండాళ్. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్. ఈ ధనుర్మాస వ్రతంలో ఎవరెవరు ఆ వ్రతాన్ని అనుష్ఠించాలనే భావం ఎవరెవరికి ఉందో అటువంటి వాళ్ళంతా మీరంతా రండి అని పిలుస్తున్నారు అండాళ్. నీరాడ పోదువీర్ పోదువినో మీరంతా రండి అని పిలుస్తున్నారు. అంటే ధనుర్మాసంలో చేయవలసినటువంటి స్నానం ఏమిటి అంటే భగవదనుభవ జనిత ప్రీతిరేవ స్నానం అని మన పెద్దలు అన్నారు. భగవంతుడు శ్రీకృష్ణుడు, అతన్ని అనుభవిస్తూ ఉండడం, అతన్ని చింతిస్తూ ఉండడం, ధ్యానిస్తూ ఉండడం, దానివల్ల కలిగే ఒకనొక సుఖ విశేషం, ఆ సుఖాన్ని సంతోషంగా అనుభవించడం, అదే ఇక్కడ స్నానం అనేటువంటి పదము చేత చెప్పబడుతుంది. అటువంటి శ్రీకృష్ణ ధ్యాన రూపమైనటువంటి, చింతన రూపమైనటువంటి ఈ ధనుర్మాస స్నానంలో ఎవరెవరు పాల్గొంటారో మీరంతా రండి. సీరుమల్గుమాయిపాడి సెల్వ చిరుమీర్హాళ్. ఎవరిని పిలుస్తున్నారు అంటాడంటే ఈ గోకులంలో ఉన్నటువంటి గోపికా స్త్రీలను పిలుస్తున్నారు. సీర్మల్గుమాయిపాడి చక్కగా విశేషించి గౌరవింపతగినటువంటి సన్నివేశంతో కూడినటువంటి గోకులం, శ్రీకృష్ణ సంబంధముతో కూడినటువంటి గోకులం. అందువల్ల సీర్మల్గుం ఆయిపాడి, ఆయిపాడి అంటే ఈ గొల్లచేరి, రేపల్లి. ఈ రేపల్లిలో పుట్టినటువంటి సెల్వ చిరుమీర్హాళ్, శ్రీమత్వంతో కూడినటువంటి ఓ గోపికలారా అని పిలుస్తున్నారు. మీరంతా రండి అన్నారు. సెల్వ చిరుమీర్హాళ్ కూర్వేల్ కొడుందొళ్ళన్ నందగోపన్ కుమరన్. అది మాత్రం కాదు, ఆ నందగోపుని యొక్క కుమారుడు తమ పుత్రవాత్సల్యంతో ఎల్లప్పుడూ శూలాయుధాన్ని చేతిలో ధరించుకుని ఉన్నటువంటి నందగోపుని యొక్క కుమారుడు కూర్వేల్ కొడుంతొడిలన్ నందగోపన్ కుమరన్ ఏరారుంద కణ్ణి యశోదైళం సింగం. ఆ చక్కని అందమైనటువంటి ఆ నేత్రములతో కూడినటువంటి యశోదమ్మ యొక్క కుమారుడు ఆయిప్పాడి చెల్వ కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్ ఏరారుంద కణ్ణి యశోదై ఇళం సింగం. ఆమె ఎదురుగా ఒక సింహంలాగా ఉన్నటువంటి వాడు కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్ ఏరారుంద కణ్ణి యశోదై ఇళం సింగం. కార్మేని నీలమేఘ శ్యామలుడు, శంగణ్ బాగా ఎర్రగా కనబడుతున్నటువంటి నేత్రములతో కూడినటువంటి వాడు. కార్మేని చెంగణ్ కదిర్మదియం పోల్ ముహత్తాన్, సూర్యుడు వలె చంద్రుడు వలె ప్రకాశించుచున్న నేత్రములతో కూడినటువంటి వాడు. నారాయణనే నమక్కే పరైతరువాన్, అటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడే ఇక్కడ యేష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకం ఉత్సృజ్యహి ఆగతో మధురాంపురీమని. ఆ నారాయణుడే శ్రీకృష్ణుడుగా ఇక్కడ మధుర ఈ గోకులంలో అవతరించి ఉన్నాడు. అందువల్ల నారాయణనే నమక్కే పరైతరువాన్, ఆ నారాయణుడే మనం కోరిన దాన్ని ఇస్తాడు అని చెప్తూ పారోర్ పుహళ పడిందేలో రెంబావాయ్. మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని అనుష్ఠిస్తే లోకమంతా మనను కీర్తిస్తూ ఉంది అని ఆండాళ్ ఈ పాశురంలో పేర్కొంటున్నారు. ఆండాళ్ తిరుబడిగలే శరణం.